సంధ్య పొద్దు మేఘం పూల జల్లుకు దిశను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు సంధ్య పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మన కోసం నీకు నాకు ఎన్నడు నీతి ప్రాణమే తాం కచిద్ధిం ధిం కచిత్తాం ఆడి పాడుతా సంధ్య పొద్దు మేఘం పూల జల్లు కుడిసెన నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి పలికెను రాగం సరికొత్త గానం నీ ఆనందం మా సొంతం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం కర్పూరాన్ని వెలిగించు మమతారాన్ని పండించు అందరికీ అది అందించు వాడలోన వేడుకే తుళ్ళి ఆడెను అంతులేని శోభనే చిందులేసెను తాం కజిద్ధింజి కజిత్తాం ఆడి పాడుచా సంధ్య పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు పలికెను రాగం సరికొత్త గానం ఈ ఆనందం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం సంధ్య పొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు వాడి పాడుతున్నది చూడు